ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి తెలుగులోనికి డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారిచే అనువదించబడిన రోబోలు. దీనిలో 5 అంశాలు ఉన్నాయి. 1 పురాణాలలో మరమనుషులు, 2 కాల్పనిక విజ్ఞానం, 3 పారిశ్రామిక రోబోలు కంప్యూటర్లు, 4 భావి రోబోలు, 5 రోబోలు మనుషులు. రోబో అనగానే లోహంతో చేసిన మనిషిలాంటి ఆకారాన్ని ఊహించుకుంటాం, మనిషిలాగానే ప్రవర్తిస్తుంది అనుకుంటాం. రోబో అంటే యాంత్రికమైన మనుషులు అన్నమాట. పూర్తిగా మనిషిలా ప్రవర్తించగల రోబోలు ఇప్పటికీ పెద్దగా లేవనే చెప్పాలి. కానీ త్వరలోనే అలాంటి రోబోలు అవతరించవచ్చు. మానవాకృతిలో లేని సరళమైన రోబోలు ఉన్నాయి. మానవాకారం కలిగి చిన్న చిన్న పనులు చేయగల రోబోలు కూడా ఉన్నాయి. ఈ రోబో అన్న పదం 10 శతాబ్దం క్రితం సృష్టించబడింది. కానీ 1000 ఏళ్లుగా మనిషి రోబోల గురించి కలలు కంటున్నాడు, మానవాకారం గల మట్టి బొమ్మలు చేస్తున్నాడు, గుహ గోడల మీద మనుషుల చిత్రాలు చిత్రిస్తున్నాడు. దానికి స్ఫూర్తి కళాపిపాస కావచ్చు, దైవభక్తి కావచ్చు, లేదా ఊరికే సరదాకి కావచ్చు. జీవకళ ఉట్టిపడేలా మానవాకారాలను నిర్మిస్తే నిజంగా అది ప్రాణం పోసుకుంటుందేమో అన్న ఆలోచన మనిషికి వచ్చి ఉండవచ్చు. అదే నిజమైతే ఆ విధంగా కృత్రిమ జీవం ఆవిర్భవిస్తుంది. అసలు మనిషి పుట్టుక అలాగే జరిగింది అని కూడా ఒకప్పుడు అనుకునేవారు. ఏ దేవతో మానవాకారాన్ని తయారు చేస్తే మరో దేవత దానికి ఊపిరి పోసి ఉంటుందని అనుకునేవారు. ప్రమోథియస్ అనే దేవత మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోస్తాడని గ్రీకు పురాణాలు చెబుతున్నాయి. ఇలియడ్ అన్న మహాకావ్యాన్ని రమారమి క్రీస్తుపూర్వము 800లో హోమర్ రాశాడు. అందులో హీఫాయిస్టోస్ అన్న గ్రీకు అగ్నిదేవత ప్రస్తావన వస్తుంది. ఇతగాడు బంగారంలో నుంచి అందమైన యువతులని తయారు చేస్తాడట. కదిలే, మెదిలే, పలికే, కులికే ఈ బంగారు బొమ్మలు ఆ దేవతకి తన పనిలో సహాయపడతాయట. రోబోల ప్రస్తావన వచ్చిన మొట్టమొదటి పురాణ కథ ఇదే అనుకోవచ్చు. క్రీట్ ద్వీపాన్ని ఏలే రాజుకి హీఫాయిస్టోస్ ఒక కదిలే కంచు విగ్రహాన్ని చేసి ఇచ్చినట్లు కథలు ఉన్నాయి. టేలోస్ అన్న పేరు గల ఆ విగ్రహం దివారాత్రాలు ద్వీపం చుట్టూ సంచారం చేస్తూ కాపు కాసేదట. చాలా ప్రయోజకరమైన రోబో అనే చెప్పుకోవాలి. మరో గ్రీకు ప్రేమగాథలోని పిగ్మాలియన్ అనే శిల్పి ఒక అందమైన స్త్రీ శిల్పాన్ని చెక్కుతాడు. ఆ శిల్పం అందం చూసి మంత్రముగ్ధుడై ఆ శిల్పి ప్రేమలో పడతాడట. ఆ శిల్పానికి ప్రాణం పోయమని గ్రీకుల ప్రేమదేవత అయిన ఆఫ్రోడైట్ని ప్రార్థిస్తాడు. దేవత వరణిస్తుంది. ఆ శిల్పం చక్కని యువతిగా మారుతుంది. పిగ్మాలియన్ ఆమెని వివాహం ఆడతాడు. ఇద్దరూ సుఖంగా చిరకాలం జీవిస్తారు. మంత్రశక్తితో ప్రాణం లేని వాటికి ప్రాణం పోయటం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. 1500 ప్రాంతాలలో చెకోస్లోవేకియాలోని ప్రాగ్ నగరంలో రాబై లోవ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతగాడు మట్టితో ఒక పెద్ద శిల్పాన్ని చేసి దానికి మంత్రశక్తితో ప్రాణం పోస్తాడు. ఆ శిల్పం పేరు గోలెం. అత్యంత బలమైన ఆ సజీవ శిల్పం ప్రాగ్కు చెందిన యూదులని రక్షించేదట. కానీ ఒక దశలో దాని బలం అతిశయించడం వల్ల అది ప్రమాదకరంగా మారింది. రాబైకి దానిని నాశనం చేయక తప్పలేదు. మంత్రతంత్రాలతో అతిమానవ శక్తులతో ప్రాణం పోసే కథలన్నీ ఒట్టి పుక్కిటి పురాణాలని వేరే చెప్పనక్కర్లేదు. సహజ పద్ధతులతో సైన్స్ను ఉపయోగించి కృత్రిమ మానవులను చేయడానికి మార్గం ఏమైనా ఉందా?